మూడవ అధ్యాయము. ఈ గీతాశాస్త్రమునందలి రెండవ అధ్యాయమునందు భగవంతుడైన శ్రీకృష్ణుడు ప్రవృత్తి విషేకమైన యోగబుద్ధి మరియు నివృత్తి విషేకమైన సాంఖ్యబుద్ధి అను రెండు బుద్ధులను గురించి విపులముగా చర్చించియున్నారు. ఆ ద్వితీయ అధ్యాయమునందు సాంఖ్యబుద్ధిని అనగా నివృత్తి భావముతో కూడియున్న బుద్ధిని ఆశ్రయించి సాధన చేయువారి కొరకు ప్రజహాతి యదాకామాన్ 2.55 అను శ్లోకము మొదలు ఆ రెండవ అధ్యాయం చివరిదాకా సర్వవిధ కర్మలను త్యజించుటయే మోక్షార్థియైన సాధకుని ధర్మమని చెప్పి ఏషా బ్రాహ్మీ స్థితః 2.72 అను శ్లోకమునందు సాధకుడు అనగా మోక్షార్థి ఆ బ్రహ్మజ్ఞాన నిష్ఠతోడనే కృతార్థుడు అనగా మోక్షభావమును పొందినవాడు కాగలడని వివరించియున్నారు. కాని అర్జునునకు మాత్రము నీకు కర్మలు చేయుటయందే అధికారము కలదు, కర్మలు చేయకయుండుట యందు నీవు ఎటువంటి ఆసక్తిని కలిగియుండరాదు అని మొదలగు వాక్యముల ద్వారా యోగబుద్ధిని ఆశ్రయించి నీవు కర్మలే చేయవలయను అని చెప్పి దానివలన ముక్తి లభించదని చెప్పియున్నాడు. ఈ మాటలు విన్నప్పుడు అర్జునుని బుద్ధి వ్యాకులత్వమును చెందినది. అప్పుడు అతడు అర్జునుడు జాయసి చేత్కర్మణస్తే 3 నుంచి 1 వరకు అను వాక్యము ద్వారా భగవానుడగు శ్రీకృష్ణుని ప్రశ్నించినాడు. నీ భక్తుని మేలు కోరుచున్న నీవు కృష్ణుడు మోక్షమునకు సాక్షాత్తు సాధనమైన సాంఖ్యబుద్ధి నిష్ఠను వినిపించిగూడా దానికి విరుద్ధమై అనేక విధములైన అనర్థములతో కూడియున్నటువంటి మరియు క్రమముగా అనగా ఏ యోగబుద్ధిననుసరించి సాధన చేసినప్పటికీ ఈ జన్మేందు మోక్షరూపమైన ఫలము లభించుట దుర్లభమో అటువంటి కర్మలయందు నన్ను నిమగ్నుడవు కమ్మని ఇందులకు చెప్పుచున్నావు అని వ్యాకుల మనస్కుడైన అర్జునుడు భగవంతుడైన శ్రీకృష్ణుని ప్రశ్నించుట సహజముగానే యున్నది. ఆ వ్యాకులత్వము కారణముగానే విజ్యాయనిచేత్ అని ప్రశ్నించుట సహజమైనదే. ఈ ప్రశ్నను నివర్తించుటకు అవసరమైన విషయమంతయు శ్రీకృష్ణుడు ఇంతకు పూర్వము అనగా రెండవ అధ్యాయమునందే జ్ఞాననిష్ట కర్మనిష్ట మొదలగు విషయ విభజన చేసి వేర్వేర్గా చెప్పియున్నారు. అయినప్పటికీ అనగా అలా వేర్వేర్గా సవివరముగా చెప్పియున్నప్పటికీ ఇంతకు పూర్వము ఈ శ్రీమద్భగవద్గీతకు టీకా తాత్పర్యము వ్రాసిన శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 58 మహానుభావులు అర్జునుని ప్రయోజనమును అనగా అభిప్రాయమును మరో విధముగా తలంచి అందులకు అనగా అర్జునుని ప్రయోజనమునకు విపరీతముగా అనగా విరుద్ధముగా భగవంతుని సమాధానమును చెప్పియున్నారు. మరియు ముందుగానే భూమికా భాగమునందే భగవంతుడు స్వయముగా ఏ విధముగా గీత యొక్క తాత్పర్యమును అనగా లక్ష్యమును వివరించియున్నారో దానికి గూడా ఇచ్చట అర్జునుని ప్రశ్నకు భగవానుని సమాధానమునకు గూడా విపరీతార్థమునే ప్రతిపాదించియున్నారు. అదిట్లనా అచ్చట భూమిక యందు ఇంతకు పూర్వము ఈ గ్రంథమునకు టీకా తాత్పర్యములు వ్రాసియుండిన మహాత్ములు చెప్పినదేమనగా గీతాశాస్త్రమునందు అన్ని ఆశ్రమములయందు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ మరియు సన్యాస ఉన్నవారికి జ్ఞానము మరియు కర్మల సముచ్చయమును చెప్పియున్నారు. ఇంకా ప్రత్యేకముగా అందరూ అనగా అన్ని ఆశ్రమములయందున్నవారు బ్రతికి ఉన్నంతకాలము అగ్నిహోత్రాది కర్మలు చేయుచునే యుండవలేయును అని చెప్పియున్నారు. ఇటువంటి అగ్నిహోత్రాది శృతివిహిత కర్మలు అనగా వేదములందు చెప్పబడియున్న కర్మలు వదలి కేవలము జ్ఞానము వలననే మోక్షము కలుగును అను సిద్ధాంతము గీతాశాస్త్రమునకు విరుద్ధమని చెప్పియున్నారు. కాని ఇచ్చట అనగా ఈ మూడవ అధ్యాయమునందు వారు ఆశ్రమ భేదములను వివరించుచూ బ్రతికియున్నంతవరకు మొదలగు శృతియందు చెప్పబడిన కర్మలను త్యజించవలసినదిగా చెప్పియున్నారు. దీనివలన మరియొక శంక కలుగుచున్నది. అదేమనగా ఇటువంటి పరస్పర విరుద్ధములగు అర్థములు కలుగు వచనములు భగవానుడైన శ్రీకృష్ణుడు అర్జునునకు ఎలా చెప్పాడు? ఆ వచనములను అర్జునుడు మాత్రము విని అలాంటి అర్థములను ఎలా ఒప్పుకున్నాడు? పూర్వపక్షము ఒకవేళ భూమికా భాగమునందు గృహస్థుని కొరకు మాత్రమే శ్రాతకర్మలను త్యజించి కేవలము జ్ఞాన సంపాదన వలననే మోక్షము నిషేధింపబడి ఇతర ఆశ్రమముల వారికి మాత్రము అట్లా నిషేధింపబడి యుండలేదేమో. సమాధానము ఇది కూడా పూర్వాపర విరుద్ధమైన వచనమే. ఏలేనా, అన్ని ఆశ్రమముల వారికి జ్ఞానము కర్మల సముచ్చయము అనగా రెండూ ఒకే వ్యక్తి ద్వారా చేయబడుట గీతాశాస్త్రము యొక్క నిశ్చితమైన అభిప్రాయము అని భూమికా భాగమునందు ప్రతిజ్ఞ చేసి దానికి విరుద్ధముగా ఇచ్చట గృహస్థులను వదలి ఇతర ఆశ్రమాదుల యందు ఉన్నవారికి మాత్రమే కేవల జ్ఞానము వలన మోక్షము కలుగునని చెప్పుట ఎలా కుదురును? అసలు ఎలా చెప్పగలరు? శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 59. పూర్వపక్షము శ్రోతకర్మలయందు ఆదరభావముతో శ్రోతకర్మలు ఆచరించకుండానే కేవల జ్ఞానము ద్వారానే గృహస్థునికి మోక్షము కలుగదని చెప్పియున్నాడని, అందులో కూడా కేవల జ్ఞానము వలన గృహస్థులకు మోక్షము కలగదు అని చెప్పుట ఎందు ఆచరణ ఎందున్న శ్రాతకర్మలకు కూడా లేమిని అపేక్షించి అలా చెప్పబడినేమో అన్నచో, సమాధానము ఈ మాట కూడా ఒప్పుకొనబడదు. ఏలేనా, గృహస్థునకు మాత్రమే కేవలము స్మార్తకర్మలతో పాటు కలసియున్న జ్ఞానము వలన మోక్షము నిషేధించబడినది. ఇతర ఆశ్రమముల వారికి మాత్రము కాదు అని చెప్పినచో తెలివగల మానవుడెవ్వడు ఒప్పుకొనజాలడు? మరోమాట ఏమనగా, ఒకవేళ ఉద్ధ్వరితలకు అనగా ఇంద్రియమును యోగబలముతో పైకి అనగా వెనుకకు లాగుకొను వారలకు ఆ మోక్షప్రాప్తి కొరకు జ్ఞానముతో పాటు కేవలము స్మార్తకర్మల సముచ్చయము అనగా సముదాయము ఆవశ్యకము అన్నచో, ఈ న్యాయముననుసరించి గృహస్థులకు కూడా కేవలము స్మార్తకర్మలతో పాటు జ్ఞానము యొక్క సముచ్చయము ఆవశ్యమని తలంచవలసి యుండును. శ్రాతకర్మలతో పాటు కాదు. పూర్వపక్షము గృహస్థునకు మాత్రమే మోక్ష సిద్ధిని పొందుట కొరకు శ్రోత మరియు స్మార్త రెండు విధములైన కర్మలతో పాటు జ్ఞాన సముచ్చయము ఆవశ్యకముగాని, ఊర్ధ్వరేతస్సు గల యోగులకు కేవలము స్మార్తకర్మయుక్తమైన జ్ఞానము వలననే క్షము కలుగును అని చెప్పినందున తప్పేమి కలదు. సమాధానము అలా అని ఒప్పుకొన్నట్లయితే అత్యంత శ్రమ సాధ్యమైన మరియు అపరిమిత దుహఖరూపములైన శ్రాతస్మార్త మొదలగు కర్మలన్నీయు గృహస్థుని నెత్తిన పడవేసినట్లే గదా. పూర్వపక్షము ఆ విధముగా అధిక శ్రమ చేసినందువలన జ్ఞానికంటే అనగా సన్యాసి కంటే గృహస్థునకే మోక్షము లభించునని చెప్పవచ్చును గదా. ఇంకా ఇతర ఆశ్రమాదులయందుండు వారికి శ్రాత సంబంధమైన నిత్యకర్మలు లేనందున అనగా విధించనందున వారికి త్వరగా మోక్షము లభించకపోవచ్చును గదా అని అన్నచో, సమాధానము ఇలా చెప్పటం కూడా సరికాదు. ఏలేనా, సర్వోపనిషత్తులు, చరిత్ర గ్రంథములు, పురాణదులు మరియు యోగశాస్త్ర గ్రంథములయందు కూడా ముముక్షువులకు జ్ఞానమే ప్రధానమని ఎంచి సర్వకర్మ సన్యాసమును విధించుట జరిగినది. మరియు శృతులు మరియు స్మృతి గ్రంథములయందు కూడా ఆశ్రమముల వివిధత్వము మరియు వాటి యొక్క సముచ్చయత్వము క్రమముగా చెప్పబడినది. ఆ సముచ్చయ విధానమిట్టిదన, ముందు బ్రహ్మచర్యము, తరువాత గృహస్థము, అటుపైన వానప్రస్థము, చివరకు సన్యాసము గ్రహించవలయును. ఇదే సముచ్చయ విధానము. అంతేగాని బ్రహ్మచర్యము నుండి సన్యాసము లేక గృహస్థము నుండి సన్యాసము స్వీకరించమని చెప్పుట వికల్పమనబడును. ఒట్ శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 60. పూర్వపక్షము అలా అయితే అన్ని ఆశ్రమముల వారికి జ్ఞానకర్మల సముచ్చయము సిద్ధించునుగదా. సమాధానము కాదు. ఏలేనా ముముక్షువునకు అనగా కేవలము మోక్షమును కోరువానికి సర్వకర్మ సన్యాసము విధించబడినది. ఏలేనా నిజమైన మోక్షార్థి సర్వవిధములైన భోగములయందు విరక్తిని పొంది భిక్షావృత్తిని అవలంబించును. అందుచేత మోక్షమును పొందింపజేయు మార్గములన్నింటిలోనూ సన్యాసమునకే ప్రాధాన్యత ఇవ్వబడినది. సర్వకర్మ సన్యాసమే శ్రేష్టమని చెప్పబడినది. న కర్మణ న ప్రజయ ధనేనత్ సాగేనేకే రెండు మూతత్వమానస నా ఒట్టు. రెండు నుంచి పన్నెండు వరకు అనగా కర్మల వలనగాని సంతానము వలనగాని లేక ధనము వలనగాని మోక్షము లభించదు. కేవలము త్యాగము అనగా సర్వవస్తు సన్యాసము ద్వారానే మహాపురుషుడైన మానవుడు అమృతత్వమును అనగా మరణములేని స్థితిని పొందును. కావున బ్రహ్మచర్యము నుండియే సన్యాసమును గ్రహించలేక అవలంబించవలేను. ఇది శృతి వచనము. ఈ సన్యాసమును గురించి బృహస్పతి గూఢ కచునితో ఇలాగే చెప్పాడు. బ్రహ్మచర్యాదేవ ప్రవృజేత్ ధర్మాధర్మములు రెంటినీ త్యజించుము, సత్యము అసత్యము రెంటినీ వదలి ఏ అహంకారము నుండి వీటినన్నింటినీ త్యజించెదవో ఆ అహంకారమును గూఢ త్యజించుము. ఆ పైన సంసారమును సారరహితమైనదిగా ఎరింగి పరమవైరాగ్య భావమును ఆశ్రయించి ఏ పురుషుడు సారమైన అనగా నిత్యమైన వస్తువును దర్శించవలేనన్న కోరిక ప్రబలము కాగా వివాహము చేసుకొనకుండా బ్రహ్మచర్యము నుండియే సన్యాస భావమును పొందునో అతడే మోక్షాధికారమును కలిగియుండును. తస్మాత్ కర్మన కుర్వంతి యతేహ ప్రదర్శినః చు మహా భా శాంతి పర్వము 5.125 సుఖానుశాసనం. వ్యాస భగవానుడు కూడా తన కుమారుడైన సుఖ మహర్షికి ఉపదేశించుచు ఈ జీవుడు కర్మల చేత బంధించబడును మరియు జ్ఞానము చేత ముక్తత్వమును పొందును. అందుచేత ఆ తత్వమును చక్కగా ఎరింగిన సన్యాసి ఎటువంటి కర్మలను ఆచరించడు. ఈ విధముగా చెప్పియున్నాడు. చూ మాభా శాంతి పర్వము 125. వినుప్రవృత్తి కర్మమన ఘనివృత్తి నిష్కర్మమరి బంధకంబు మోక్షణం వునగుట బోధసత్వ సంపన్నులు సరదు కర్మతంత్ర కరణమునకు. ఇచ్చట గీతేందు కూడా సర్వకర్మలను మనస్సు నుండి త్యజించి గీ 5-13 వరకు అని చెప్పబడినది. మోక్షము అకార్యము అనగా ఎటువంటి కర్మల ద్వారానూ లభించునది కాదు. దీనిని బట్టి చూచిన మోక్షార్థికి కర్మలు వ్యర్థమైనవే. పూర్వపక్షము ప్రత్యవాయమును అనగా విహిత కర్మలను చేయకుండినచో కలుగు పాపమును తొలగించుకొనుటకు నిత్య కర్మలను ఆచరించుట ఆవశ్యకమే అని చెప్పినచో సమాధానము అట్లు చెప్పుట సరికాదు. ఏలేనా సన్యాసికి ప్రత్యవాయము కలుగదు? గృహస్థునకు మాత్రమే కలుగును. ఎవడు సన్యసించి యుండలేదో అటువంటి శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 61. కర్మలు చేయు గృహస్థునకు మరియు బ్రహ్మచారులకు కూడా విహిత కర్మలు చేయనందు వలన ప్రత్యవాయము కలుగును. ఆ విధముగా అగ్నిహోత్రాది కర్మలు చేయనందు వలన సన్యాసికి ప్రత్యవాయము కలుగుననుట అసంభవము. మరియు నిత్యకర్మలు చేయనందువలన భావరూపమైన ప్రత్యవాయము కలుగుననుట వట్టి కల్పన మాత్రమే. ఏలేనా అసత్తు నుండి సత్పదార్థము ఎట్లు ఉత్పన్నమగును? చూ ఛాందోగ్యోపనిషత్తు 6 February 2002. అదే విధముగా అభావము నుండి భావరూపమైన వస్తువు ఉత్పన్నమగుట అసంభవమని శృతివచనము. ఒకవేళ నీవు నిత్యకర్మలు చేయనందున ఆ కర్మభావము నుండి భావరూపమైన ప్రత్యవాయము సంభవము కానప్పటికీ విహిత విధించబడిన కర్మలు చేయనందు వలన ప్రత్యవాయము కలుగునని వేదమే చెప్పుచున్నదని చెప్పినట్లయితే వేదము అనర్థదాయకము అప్రామాణికము అని చెప్పవలసి ఉంటుంది. ఏలైనా నీవు చెప్పినది నిజమని ఒప్పుకొన్నట్లయితే వేదముల చేత విధించబడిన కర్మలు ఆచరించినను ఆచరించకపోయినను రెండు విధముల కేవలము దోహకమే ఫలముగా లభించును. ఇంతేకాకుండా శాస్త్రము అజ్ఞాపక్ అనగా అపూర్వమైన జ్ఞానమును కలిగించినది కాక కారకము అనగా యుక్తి శూన్యమైన అర్థమును బోధించినది అని ఒప్పుకొనవలసి వస్తుంది. ఇది సర్వమాన్యము అనగా అందరి చేత ఒప్పుకొనతగనది కాదు. అందువలన తేలిన సారాంశమేమన సన్యాసులకు కర్మలతో ఎటువంటి సంబంధము లేదు. అందువలన జ్ఞానకర్మల సముచ్చయము గూడా సమంజసము కాదు. మరియు జాయసి చేత్కర్మణస్తే మతాబుద్ధిర్జనార్ధన గీ 3.1 మొదలగు అర్జునుని ప్రశ్న గూడా సమంజసముగా లేదు. అట్లు లేనందువలన జ్ఞానకర్మల సముచ్చయము గూడా కుదురుటలేదు. ఏలైనా 2వ అధ్యాయము నందు భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునునితో నీవు జ్ఞానము యొక్క సంపాదన మరియు కర్మలు రెండు చేయవలసి యుంటుంది అని చెప్పి ఉన్నట్లయితే ఇప్పుడు అర్జునునకు ఓ జనార్దన మీరు కర్మల కంటే జ్ఞానమే శ్రేష్టమైనదని తలంచిన ఎడలా అని అడిగి ఉండే అవకాశము కలిగేది కాదు. నిజముగా భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునునితో అర్జున నీవు జ్ఞానకర్మలు రెంటినీ ఒకే కాలమునందు అనుష్ఠించవలయును అని చెప్పి ఉన్నట్లయితే అప్పుడు కర్మల కంటే శ్రేష్టమైనటువంటి ఆ జ్ఞాన సంపాదన కొరకు ప్రయత్నించమని ఇంతకు పూర్వమే చెప్పబడియున్నది గదా. మరి అప్పుడు ఓ కేశవ ఆ ఘోరమైన కర్మలు చేయమని ఇందులకు ప్రోత్సహించుచున్నావు అని అడిగే అవకాశము అర్జునునకు కలిగి ఉండేది కాదు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 62. అటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానము యొక్క సంపాదన అర్జునుడు చేయకూడదు అని భగవంతుడు చెప్పి ఉన్నట్లయితే అర్జునునికి జాయసి చేత్ అను ప్రశ్నకు అవకాశము ఉండేది కాదు. అట్లుగాక భగవంతుడైన శ్రీకృష్ణుడు జ్ఞాన కర్మలకు పరస్పర విరోధమున్న కారణముగా ఒకే పురుషుడు ఒకే కాలమందు జ్ఞానకర్మలు రెంటి యొక్క అనుష్ఠానము చేయుట సంభవము కాదు. గావున భగవంతుడు ఆ రెంటిని వేరువేరు మనుష్యుల ద్వారా వేరువేరు కాలములందు అనుష్ఠింప తగియున్నవని ఇంతకు పూర్వమే చెప్పియున్నట్లయితే జాయసి చేత్ అని ప్రశ్నించ అయ్యడానికి అవకాశము ఉంటుంది. అర్జునుడు ఈ ప్రశ్న అవివేకము చేత వేశాడని అనుకుందామనుకున్న జ్ఞాననిష్ఠ మరియు కర్మనిష్ఠ రెండు వేరు వేరు పురుషుల ద్వారా అనుష్ఠించదగియున్నవి అని భగవంతుడు చెప్పుట సమంజసముగా లేదు. భగవంతుడు చెప్పిన సమాధానమును అజ్ఞానజనితమైనదిగా తలంచుట ఎట్టి స్థితి యందును ఉచితము కాదు. కావున భగవంతుని చేత చెప్పబడిన జ్ఞాననిష్ట మరియు కర్మనిష్టల అనుష్ఠానము చేయు అధికారము గలవారు వేరువేరుగా ఉన్నారు అను వాక్యమును పరిశీలించగా సిద్ధించినదేమన జ్ఞానకర్మల సముచ్చయము కుదరదు అనగా సంభవము కాదు. అందువలననే గీతేందును మరియు సర్వోపనిషత్తుల ఎందును కేవలము జ్ఞానము వలననే మోక్షము కలుగును గాని కర్మల వలన కాదని రుజువగుచున్నది. నిజముగా జ్ఞానకర్మల రెంటి యొక్క సముచ్చయము చేతనే మోక్షము కలుగునని చెప్పియున్నట్లయితే అర్జునుడు భగవంతుని ఆ రెంటిలో ఏదో ఒకదానిని నిర్ణయించి దాని ద్వారానే మోక్షము కలుగును అని నిశ్చయించి చెప్పుము అని ఇందులకు ప్రార్థించి ఉండేవాడు. అంతేగాక కురు కర్మైవ తస్మాత్వం పూర్వయః పూర్వతరం కృతం గీత 4 నుంచి 15 వరకు అనునిశ్చితమైన నిర్ణయము ద్వారా భగవంతుడు అర్జునునకు జ్ఞానమార్గమును బోధించియుండలేదని స్పష్టమగుచున్నది. కర్మలు చేయటందే ఆతనికి అధికారము కలదని చెప్పినట్లుగా స్పష్టమగుచున్నది. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, 3.1 జాయసి చేత్కర్మణస్తేమత బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అనగా ఓ జనార్దన, ఓ కేశవ, కర్మలు చేయటకంటే జ్ఞాన సంపాదనమే శ్రేష్టమైనదని మీ అభిప్రాయమైతే మరి నన్ను క్రూరకర్మేణ ఈ హింస అనగా యుద్ధము చేయమని ఇందులకు ప్రోత్సహించుచున్నారు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 63. భగవంతునికి జ్ఞానము మరియు కర్మలు రెంటి యొక్క సముచ్చయము సమ్మతమైతే నాకు కళ్యాణకరమగు ఆ ఒక్క సాధనమును గురించియే చెప్పండి అని, మరియు కర్మల కంటే జ్ఞానము శ్రేష్టమైనది మొదలగు వాక్యముల ద్వారా అర్జునుడు జ్ఞానమును కర్మలను వేరుచేసి మాట్లాడుట అనుచితమగును గదా. సముచ్చయము దృష్టితో చూచిన ఎడల కర్మఫలము కంటే జ్ఞానఫలము శ్రేష్టమని చెప్పుట కుదరదుగదా. ఇంకా కొంచెము విచారించి చూచిన భగవంతుడు కర్మఫలము కంటే జ్ఞానఫలము కళ్యాణకరమని చెప్పి మరియొక ప్రక్క నీవు అకళ్యాణకరమైన కర్మలనే చేయుము అని పరస్పర విరుద్ధమైన భావమును కలిగించు వాక్యములు చెప్పుటకు కారణమేమేని విచారించి అర్జునుడు శ్రీకృష్ణుని నిందించుచు, ఓ కేశవ, మరి నన్ను హింసతో కూడియున్న యుద్ధరూపమైన క్రూర కర్మలయందు ఎందులకు నియోగించుచున్నావు అని ఆనుటలో ఔచిత్యమేమున్నది. నిజముగా భగవంతుడు స్మార్తకర్మలతో పాటుగా జ్ఞానము యొక్క సముచ్చయము అందరికూ కళ్యాణకరమే అని చెప్పియున్నట్లయితే అర్జునుడు కూడా జ్ఞానకర్మల సముచ్చయమే కళ్యాణకరమని తలంచి ఉంటే అప్పుడు, ఓ కేశవ, నన్ను యుద్ధరూపమైన ఇటువంటి క్రూర కర్మలయందు ఎందులకు నియోగించుతున్నావు అని అనుట ఇట్లు సమంజసమగును. మరియు 3.2 వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసివ మే తదేకం వద నిశ్చిత్యేన శ్రేయో 2. అనగా భగవంతుడు సత్యమునే మాట్లాడుచున్నప్పటికీ మందబుద్ధి కలిగియున్న అర్జునుడు నాకు భగవంతుని వాక్యములు పరస్పర విరుద్ధ భావములను ప్రకటించుచున్నట్లుగా తోచుతున్నవి అని, అలాంటి పరస్పర విరుద్ధ భావములను కలిగించు వాక్యముల ద్వారా మీరు నన్ను అనగా నా బుద్ధిని మోహింపజేయుచున్నారు అని ప్రశ్నించడు. నిజముగా మీరు నన్ను అనగా బుద్ధియందున్న మోహమును అనగా భ్రాంతిని తొలగించుటకే ప్రయత్నించుచున్నారు. మరి అలాంటప్పుడు నాకు భ్రాంతి ఎట్లు ఎందులకు కలుగజేయుదురు? అందుకే మీరు నాకు భ్రాంతిని కలుగజేయుచున్నారని చెప్పుచున్నాడు. మీరు వేరు వేరు కర్మాధికారములు గలవారి ద్వారా చేయదగియున్న జ్ఞాన మరియు కర్మానుష్ఠానములు ఒకే పురుషుని ద్వారా చేయబడుట అసంభవమని తలంచియున్న ఎడల ఆ రెంటిలో నుండి జ్ఞానబుద్ధియో లేక కర్మబుద్ధియో ఏది నాకు అనగా అర్జునునకు ఆతని శక్త్యనుసారముగా తగియున్నదో దానిని నిశ్చయించి చెప్పండి. నేను జ్ఞానము ద్వారా ఉద్ధరించబడుదునో లేక కర్మలను ఆచరించుట ద్వారానో స్పష్టముగా చెప్పండి అని అడిగినాడు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 64. కర్మ నిష్ఠయందు అనగా కర్మలు చేయుట యందు గౌణరూపముగానైనా అనగా అప్రధానంగానైనా జ్ఞానము కూడా ఉండాలి అని భగవంతుడు అర్జునునితో చెప్పి ఉంటే ఇప్పుడు అర్జునుడు భగవానుని ఆ రెండింటిలోనూ అనగా కర్మాచరణ మరియు జ్ఞాన సంపాదనలో ఏది మంచిదో అది నాకు చెప్పండి అని ఎందుకు ప్రశ్నించును? ఏలేనా జ్ఞానము మరియు కర్మలు ఈ రెండింటిలో ఏదో ఒక్కటి మాత్రమే నేను నీకు చెప్పెదను, రెండు మాత్రము చెప్పను అని భగవంతుడు అర్జునునితో ఎచ్చటను చెప్పియుండలేదు. అలా చెప్పి ఉన్నట్లయితే అలా రెండింటినీ సంపాదించుట దుర్లభమని తలంచి ఆ రెండు వద్దు, ఆ రెంటిలో నాకు ఏది మంచిదో దానిని మాత్రమే చెప్పండి అని అడిగి ఉండేవాడు. అర్జునుని ప్రశ్నకు అనుకూలమైన సమాధానము శ్రీకృష్ణుల వారు చెప్పుచున్నారు. 3.3లోకే ఒస్మిన్ ద్విధ నిష్ణాపురా ప్రోక్తమయనఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగిన. అనగా అర్జున, ఈ మానవ లోకమునందు రెండు విధములగు పురుషులు ఉండియున్నారు. ఒకరు శాస్త్రమునందు చెప్పబడిన కర్మలు మాత్రమే చేయు అధికారము గలవారు. రెండవవారు శాస్త్రమునందు చెప్పబడిన జ్ఞానమును పొందుటకు అధికారము కలిగినవారు. అటువంటి వారిలో 3 వర్ణముల వారికి, అనగా బ్రాహ్మణ, క్షత్రియ మరియు వైశ్య వర్ణముల వారికి 2 విధములైన నిష్ణాస్థితి, అనగా కర్తవ్య తత్పరత చెప్పబడినది. ఇది అంతయు సర్వప్రథమముగా సృష్టి చేయకాలమునందు ముందుగా ప్రజలను సృష్టించి వారి యొక్క లోక సంబంధమైన ఔన్నత్యము కొరకు మరియు వారికి మోక్షమును కలిగించుట కొరకు సాధన రూపమున వైదిక సంప్రదాయమును ఆవిష్కరించిన ఈశ్వరుడను నేనే. ఆ 2 విధములగు నిష్ట అనగా ఆచరణ క్రమము ఎట్టిదో చెప్పెదా? వినుము. ఎవరు ఆత్మ మరియు అనాత్మ పదార్థములకు సంబంధించిన విషయము నందు వివేకము వలన కలిగిన జ్ఞానమును పొందియున్నవారో, ఎవరు బ్రహ్మచర్య ఆశ్రమము నుండియే సన్యాస ఆశ్రమమును స్వీకరించియున్నారో, అట్లే ఎవరు వేదాంత శాస్త్రముల యందు చెప్పబడిన విజ్ఞానమును గ్రహించుట ద్వారా ఆత్మతత్వమును గురించి నిశ్చయమైన అభిప్రాయము కలిగియున్నారో, ఎవరు పరమహంస అనగా నిత్యానిత్య వస్తు వివేకము కలిగి సన్యసించియున్నారో, ఎవరు సర్వకాల సర్వావస్థలయందును బ్రహ్మభావముతోనే తన మనస్సును నింపుకొనియున్నారో, అటువంటి సాంఖ్యయోగుల యొక్క నిష్ఠ జ్ఞానరూపమైన యోగము అని చెప్పబడినది. కర్మలు చేయవారి నిష్ఠ కర్మయోగమని చెప్పబడినది. ఒకే పురుషుని ద్వారా ఒకే ప్రయోజనమును సిద్ధింపజేసుకొనుటకు జ్ఞానము మరియు కర్మ 2 ఒకేసారి అనుష్ఠింపవలేయును అని తన అభిప్రాయముగా భగవంతుని ద్వారా శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 65 గీతేందు ఇంతకు పూర్వము ఎక్కడైనా చెప్పబడి ఉంటే లేక వేద గ్రంథములందు ఎచ్చటనైనా చెప్పబడి ఉంటే తనేందు శరణుజొచ్చిన అర్జునునికి భగవంతుడు జ్ఞాననిష్ట మరియు కర్మనిష్ట వేరువేరుగా భిన్న భిన్నమైన అధికారమున్న పురుషుల ద్వారానే అనుష్ఠింపదగియున్నవని ఎట్లు చెప్పును? ఒకవేళ మనము దీనిని భగవంతుని అభిప్రాయమని ఒప్పుకొన్నచో జ్ఞానము మరియు కర్మానుష్ఠానమును గురించి వినిన అర్జునుడు తనంతట తానుగానే రెంటినీ ఒకే కాలమందు అనుష్ఠించుటకు సిద్ధముగునుగదా? 2 అనగా జ్ఞానము మరియు కర్మలు వేరు వేరు పురుషుల ద్వారా వేరు వేరు విధములుగా అనుష్ఠింపవలయునన్నచో ఆ రెంటినీ వేరు వేరు పురుషులకు భగవంతుడే చెప్పి ఉండేడివాడు గదా. అలా చేయలేదు గనుక మరియు అలా రెంటినీ కలిపి ఒకనికే ఒకే కాలమందు చేయవలసి యుండగా చేయుట సంభవము కాదని చెప్పి యుండుట చేత ఆయన చెప్పినది ప్రామాణికము కాదని రాగద్వేషయుక్తమైనదని చెప్పవలసి వచ్చును. అలా చెప్పుట అనుచితమగును గదా. అందుచేత ఏ విధముగా జూచినా జ్ఞానము మరియు కర్మల యొక్క సముచ్చయము కుదరదు. కర్మల కంటే జ్ఞానము శ్రేష్టమైనదని అర్జునుడు చెప్పిన మాట స్వతః సిద్ధమైన సత్యము. ఏలేనా? అర్జునుడు చెప్పిన ఆ మాటను భగవంతుడు నిరాకరించలేదు. ఆ జ్ఞాననిష్ఠానుష్ఠానము చేయు అధికారము ఒక్క సన్యాసులకు మాత్రమే ఉన్నది. అట్లేలైనా 2 విధములగు నిష్ఠానుష్ఠానములు భిన్నమైన పురుషుల ద్వారా వేరువేరుగా చేయవలసి యున్నదని చెప్పబడియున్నది. ఆ కారణముగా భగవంతునికి కూడా అదే సమ్మతము. బంధమునకు కారణరూపములైన కర్మలయందు భగవంతుడు నన్ను నియోగించుచున్నాడు అని దోహకించినవాడే మరియు నేను అటువంటి కర్మలు చేయను అని ధనుర్బాణములను క్రింద పరవేచిన అర్జునుని జూచి, న కర్మణమనారంభాతీతి అనగా కర్మలు చేయుట ఆరంభించుకనే అని భగవంతుడు ఉపదేశింపనారంభించినాడు. లేక జ్ఞాననిష్టకు మరియు కర్మనిష్టకు పరస్పర విరోధము ఉన్న కారణము వలన ఒక పురుషుని ద్వారా ఒకే కాలమందు రెంటి యొక్క అనుష్ఠానము చేయబడ జాలదు గావున. అందుచేత ఒకదానితో మరియొక దానిని ముడిపెట్టక అవి రెండు వేరు వేరు విధములుగా మోక్షమునకు సాధనములగునని శంకించి ఆ విషయమును స్పష్టముగా వివరముగా చెప్పదలంచినవాడై జ్ఞాననిష్ఠ ప్రాప్తికి సాధన రూపముగా ఉపయోగపడునదై యున్నందున కర్మనిష్ఠ మోక్షరూపమైన పురుషార్థమును పొందుటకు సాధనమగుననియు, స్వతంత్రముగా కర్మనిష్ఠ మోక్ష ప్రాప్తికి సాధనము కాజాలదనియు, మరియు కర్మనిష్ఠయను ఉపాయము అనగా సాధనము ద్వారా సిద్ధించినటువంటి జ్ఞాననిష్ఠ ఇతర సాధనముల సహాయము లేకుండగానే తనంతట తానుగానే మోక్షమునకు సాధనమగునని అభిప్రాయపడి భగవంతుడు ఇలా అన్నాడు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 66.3.4. న కర్మణమనారంభాన్నేష్కర్మ్యం పురుషో రెండు సనుతే న చ సన్యాసనా దేవ సిద్ధిం సమధిగచ్చతి, అనగా అకర్మలు చేయకనే అనగా జన్మ జన్మాంతరములందు చేయబడినటువంటి మరియు సంచిత కర్మ ఫలములను నశింపజేయుటకును తద్వారా అంతఃకరణ శుద్ధికి కారణమగుచున్న యజ్ఞయాగాది కర్మలు చేయక పూర్వపూర్వ జన్మలేందు చేసిన పాపకర్మల ఫలములు నశించినంతవరకు మానవుని అంతఃకరణమునందు దాగియున్న జ్ఞానము ప్రకాశించదు. ఇది స్మృతి చెప్పిన వాక్యము. దానిననుసరించి చూచిన కర్మలు అనగా యజ్ఞయాగాది కర్మలు అంతఃకరణ శుద్ధికి కారణమగుట ద్వారా జ్ఞాననిష్టకు సాధనములగుచున్నవి. చూ మహాడోడ్భార శాంతి పార్ట్ 204-8. జ్ఞానముత్పద్యతే పుంసాంక్షయాత్ పాపస్య కర్మణ. ఆ యజ్ఞాది కర్మలు చేయుట ఆరంభించుకనే మానవుడు నిష్కామ భావమును అనగా కర్మలు లేని స్థితిని అనగా నిష్క్రియ అనగా ఎటువంటి కర్మలు లేనటువంటి ఆత్మతత్వమునందు నిలిచి ఉండుటయను జ్ఞానయోగము వలన కలుగు పరమశాంతి రూపమైన నిష్ఠను పొందజాలడు. పూర్వపక్షము కర్మలు చేయుట ఆరంభించకుండా ఉన్నట్లయితే నిష్కర్మ బుద్ధితో కర్మలు చేయుట అనునది కుదరదుగదా. అను వాక్యము వలన కలుగు భావమేమనగా దానికి వ్యతిరేకముగా అనగా కర్మలు చేస్తూ ఉంటేనే మానవుడు నిష్కర్మ భావముతో కర్మలు చేయుట నేర్చుకుంటాడు. అంతేగాని కర్మలు అసలు చేయుట ఆరంభించకుండానే నిష్కామపూర్వకమైన కర్మత్వమును పొందజాలడా? సమాధానము అలా కాదు. ఏలైనా కర్మలు చేయుట ఆరంభించుటయే నిష్కర్మత్వమును పొందుటకు మంచి ఉపాయము, మరియు ఉపాయము లేకుండా ఉపేయము ప్రాప్తించజాలదు. ఇది సర్వసిద్ధమైన విషయమే. నిష్కర్మతారూపమైన జ్ఞానయోగమును పొందుటకు ఉపాయము కర్మయోగమే. ఈ మాట శృతులేందును ఇచ్చట ఈ గీతేందును గూఢ చెప్పబడియున్నది. శృతి యందు ప్రస్తుత జేరూపమైన ఆత్మలోకమును తెలుసుకొను ఉపాయము మార్గము విధానము చెప్పుచు ఆ ఆత్మను బ్రాహ్మణుడు వేదాధ్యయనము మరియు యజ్ఞము ద్వారా తెలుసుకొనగోరును ఇత్యాది వాక్యముల ద్వారా కర్మయోగమును జ్ఞానయోగమును పొందుటకు సాధనముగా ఉపాయముగా చెప్పియున్నారు. మరియు ఇచ్చట ఈ గీతాశాస్త్రమునందు కూడా, ఓ మహాబాహో, కర్మయోగము లేకుండా సన్యసించుట లేక సన్యాస స్థితిని పొందుట చాలా కఠినము. యోగులైన వారు ప్రాపంచిక వస్తువుల యందలి ఆసక్తిని వదలి అంతఃకరణ శుద్ధి కొరకు అనగా అంతఃకరణము ప్రాపంచిక వస్తువులను కల్పించుట మానుట అంతఃకరణ శుద్ధి కర్మలు చేయుచుందురు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 67. యజ్ఞము దానము తపము మొదలగు కర్మలు తెలివగలవారిని పవిత్రులుగా చేస్తాయి. ఈ దృష్టితో ఇక ముందు ఇంకా కొన్ని విషయములు చెప్పబడును. ఇచ్చట ఒక శంక కలుగవచ్చును. అదేమనగా సర్వభూతములకు అభయదానము చేసి సన్యాసమును గ్రహించవలయును ఆ మొదలగు వాక్యముల ద్వారా కర్తవ్య కర్మలను త్యజించుట ద్వారా గూడా నిష్కర్మత్వము చెప్పబడినది. మరియు లోకమునందు గూడా కర్మలు చేయుట ఆరంభించకుండానే నిష్కర్మత్వము ప్రాప్తించుట అందరకు తెలిసిన విషయమే. అందుచే నిష్కర్మత్వమును కోరుకొనువానికి కర్మలను ఆరంభించుట వలన కలుగు లాభమేమి కలదు. అటుపైన కేవలము సన్యాసము వలన అనగా జ్ఞానము లేకుండా కేవలము కర్మ పరిత్యాగము ద్వారా మానవుడు నిష్కర్మతారూపమైన ఫలమును సిద్ధిని అనగా జ్ఞానయోగము ద్వారా లభించు ముక్తస్థితిని పొందలేడు. జ్ఞానము లేకుండా కేవలము కర్మ సన్యాసము ద్వారా మానవుడు నిష్కర్మత్వ రూపమైన సిద్ధిని ఇందులకు పొందజాలడు. ఇందులకు కారణము తెలుసుకొనవలేనన్న కోరిక కలిగినందున చెప్పచున్నారు. 3.5 నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ట్యకర్మకృత్ కార్యతే హ్యవసహ కర్మ సర్వహ ప్రకృతి జైర్గుణే. అనగా ఈ లోకమునందలి ఏ మానవుడు ఎన్నడూ ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండలేడు. ఏలైనా ప్రాణులన్నీ ప్రకృతి కల్పించబడిన సత్వ రజ మరియు తమస్సు అను ఈ 3 గుణముల ద్వారా ప్రేరేపించబడినవే. వివసులే అనగా కర్మలు చేయకుండా బ్రతుకలేనివై తప్పనిసరిగా కర్మలు చేయుటయందు నిమగ్నమైయుండును. ఇచ్చట అన్ని ప్రాణులు అను శబ్దముతో పాటు అజ్ఞానముతో కూడియున్న అను శబ్దమును గూడా జోడించవలయును. అనగా ఆ జ్ఞానముతో కూడియున్న ప్రాణులన్నీయు అని చదువుకొనవలేను. ఏలైనా ఇంక కొంచెము ముందునకు వెళ్లిన తరువాత ఎవడు అనగా ఏ ప్రాణి గుణముల నుండి వేరు చేయబడజాలదో అను పదముచే జ్ఞాన సంపన్నులైన వారిని ఆ నియమము నుండి వేరు చేయవలయును. అందువలన అజ్ఞానముతో కూడియున్న వారి కొరకే కర్మయోగము చెప్పబడినది. జ్ఞాన సంపన్నులైన మహాత్ముల కొరకు కాదు. ఏలైనా ఏ మహాత్ములు ప్రకృతి జన్యములైన గుణముల చేత ప్రేరేపించబడరో అటువంటి జ్ఞానులయందు సహజముగానే కర్మ క్రియ భావము లేకుండుట వలన వారియందు కర్మయోగము కుదరదు. అలాగే వేద వినాశనం అను శ్లోకము యొక్క తాత్పర్యము చెప్పునప్పుడు పై విషయము చాలా విపులముగా చెప్పబడినది. చూ 2-21 వరకు 68 శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. కొందరు ఆత్మజ్ఞాన సంపన్నులు కాకపోయినప్పటికీ శాస్త్రము ద్వారా విధించబడిన కర్మలు చేయరో అతడు వారు అలా చేయకుండుట మంచిది కాదు. అదెట్లన 3.6 కర్మేంద్రియాణి సంయమ్యయ ఆస్తే మనసస్మరణ్ ఇంద్రియార్ధాన్వముఢాత్మా మిథ్యాచారః సౌచ్యతే. అనగా ఏ మానవులు చేతులు కాళ్లు మొదలగు కర్మేంద్రియములను కర్మలు చేయకుండా నిలిపి ఉంచి ఇంద్రియముల ద్వారా లభించవలసిన భోగములను మానసిక చింతన ద్వారా అనుభవించుందురో అటువంటి విమూఢాత్ములు అనగా విషయములేందు మోహము కలిగియున్న మనస్సు గలవారు మిథ్యాచారులు మోసగాండ్రు మరియు పాపము చేయువారు అని చెప్పబడుదురు. 3.7 యస్త్వింద్రియాణి మనసా నియమ్యార్భతే 2 మెనస్రజున కర్మేంద్రియేహ కర్మయుగ మసక్తః సవిశిష్యతే. అనగా కాని అర్జున, కర్మాధికారము కలిగియున్న అజ్ఞాని జ్ఞానేంద్రియములను మనస్సు ద్వారా విషయముల మీదికి వెళ్లనివ్వక నిలిపి ఉంచి వాక్కు చేతులు ఇంద్రియములు మొదలగు కర్మేంద్రియముల ద్వారా ఆచరించుచుండునో ఆతడు మరి ఇంకా ఎటువంటి కర్మలు ఆచరించుచుండును? అన్నచో, మనసా ఎటువంటి విషయములందును ఆసక్తి లేనివాడై కర్మయోగమును ఆచరించుచుండునో ఆతడు అనగా ఆ కర్మయోగి ఇతరుల కంటే అనగా ఆ కపటాచరణము గలవారి కంటే శ్రేష్ఠుడనబడును. అలా అనబడుటకు కారణమేమనా? 3.8 నేతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హెకర్మణః శరీరయాత్రాపి చన ప్రసిద్ధే దకర్మణః. అనగా ఓ అర్జున, శృతియందు ఏ కర్మలు ఎట్లు ఫలమును పొందుటకు చెప్పబడియుండలేదో అటువంటి ఏ కర్మ చేయుటకు ఎవడు అధికారమును కలిగియున్నాడో అతనికి అది తప్పనిసరిగా ఆచరించుటకు విధించిన కర్మ అనబడును. అలా నేత అనగా విధించబడిన నిత్య కర్మలను నీవు చేయుము. ఏలేనా, కర్మలు చేయకుండా ఉండుటకంటే విధించబడిన కర్మలు చేయుట పరిణామ దశయందు శ్రేష్టము. ఏలేనా, ఎటువంటి కర్మలు చేయక ఉన్నట్లయితే నీ శరీరయాత్ర అనగా పోషణ గూడ జరగదు. అందువలన కర్మలు చేయుట ఎందును మరియు చేయకుండుట ఎందును గల భేదము ప్రపంచమునందు ప్రత్యక్షముగా తెలియబడుచునేయున్నది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 69. బంధహేతువులగుట వలన కర్మలు చేయరాదని నీవు తలంచుచున్నట్లయితే అట్లు తలంచుట పొరపాటు. అదెట్లన? 3.9 యజ్ఞార్థకర్మణో 2 2 కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. అనగా ఆ యజ్ఞమే విష్ణువు. శృతియందలి ఈ వాక్యముననుసరించి యజ్ఞమనగా ఈశ్వరుడే. సర్వము తానేయున్నవాడు ఈశ్వరుడు. అందుచేత ఏ కర్మ చేయబడినా అది యజ్ఞము కొరకు చేయబడిన కర్మయే. అటువంటి ఈశ్వరార్థము అనగా భగవంతుని కొరకు చేయబడు కర్మలను వదలి చేయబడు ఇతర కర్మలు చేయు కర్మాధికారి అయిన మానవుడు కర్మ బంధములందు చిక్కువడును. కాని ఈశ్వరుని కొరకు చేయబడు కర్మల వలన మానవుడు కర్మ బంధమునందు చిక్కుబడడు. అందుచేత ఓ కౌంతేయ అనగా కుంతీపుత్ర, నీవు కర్మల వలన కలుగు ఫలమునందు ఆసక్తిని, ఆ కర్మ వలన కలుగు ఫలమును అనుభవించవలయనను కోరికను వదలి ఈశ్వరుని కొరకు చక్కగా ఆసక్తి కలిగి కర్మలు చేయుము. ఇంకా ముందు చెప్పబోచున్న కారణముల వలన గూడా అధికారైన వాడు కర్మలు చేయవలసినదే. 3.10 సహేజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతేః అనే ప్రసవిష్యధ్వమేషవో స్విష్టకామధుక్. అనగా సృష్టి యొక్క ఆరంభకాలమునందు యజ్ఞంతో సహా ప్రజలను అనగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ 3 వర్ణముల వారిని సృష్టించి ఈ జగత్తును రచించినట్టి ప్రజాపతి ఈ యజ్ఞముల వలన మీరందరూ ప్రసవము ఉత్పత్తి అనగా సర్వవిధములైన అభివృద్ధిని పొందండి అని చెప్పినాడు. ఈ యజ్ఞములు మీకు ఇష్టార్థములను అనగా మీరు కోరుకును ఫలరూపములైన సర్వ పదార్థములను మరియు ఆ పదార్థముల భోగ వలన కలుగు సర్వ విధ సుఖములను ఇచ్చినవై యున్నవి. అదెట్లన?